క్షమించగాలేని సమయములు ఆత్మీయ శక్తితో నన్ను నింపుమా. మరువంగరేనట్టి దుఃఖాలను మది నుండి తొలగించి కరుణించుమా. క్షమించగాలేని సమయములు ఆత్మీయ శక్తితో దుఃఖాలను మది నుండి తొలగించి కరుణించుమా. యేసువా నీవు మాత్రమే సహాయం. యేసువా నీవు మాత్రమే సహాయం. న్యాయము కోసమేను కోరునప్పుడు శత్రువులు నా చుట్టూ పెరిగినప్పుడు న్యాయము కోసమేను కోరునప్పుడు శత్రువులు నా చుట్టూ పెరిగినప్పుడు నన్ను శిక్షించగా వచ్చిన వారందరినీ సమర్పించెదా యేసునిందు పూర్తిగా క్షమించెదను. క్షమించగాలేని సమయములో ఆత్మీయ శక్తితో నన్ను మరువంగరే నట్టి దుఃఖాలను మది నుండి తొలగించి కరుణించుమా. యేసువా నీవు మాత్రమే సహాయం. యేసువా నీవు మాత్రమే స్నేహితులని తలచి వారందరితో మనస్సులో రహస్యము పంచుకున్నాను. స్నేహితులని కలిచి వారందరితో మనసులో రహస్యము పంచుకున్నాను. నన్ను మోసంతో ఉంచబోవు అందరినీ అనుగ్రహించు శక్తి నీవు వారికి క్షేమయగా. క్షమించగాలేని సమయములు ఆత్మీయ శక్తితో నన్ను నింపుమా. మరువంగలేనట్టి దుఃఖాలను మది నుండి తొలగించి కరుణించుమా. యేసువా నీవు మాత్రమే సహాయం. యేసువా నీవు మాత్రమే సహాయం. నీవు మాత్రమే సహాయం. నీవు మాత్రమే సహాయం.